అధికారి నిరూపణము. అధికారి నమాసస్తే ఫలసిద్ధిర్ విశేషతః ఉపాయా దేశకాలాద్యాః సన్యస్యాం సహకారణః. 14:28 అధికారి నిరూపణము. 29 ఫలసిద్ధి అహ ఫలం యొక్క సిద్ధి విశేషతః ముఖ్యముగా అధికారిణం అధికారిణి ఆశాస్తే అపేక్షించును అస్యాం ఈ ఫలసిద్ధి యందు దేశకాలాద్యాహ విదేశము కాలము మొదలైనవియు ఉపాయ ఇతరోపాయములను సహకారిణః సహకారులుగా సంతి ఉన్నవి కర్మల ఫలము మనకు కనిపించినది. అందుచే యదాహ వనియే జుహోతి ఆహవనియమునందు హోమము చేయుట వలన అశ్వస్య పదే జుహోతి అశ్వము పాదము పెట్టిన చోట హోమము చేయవలెను. ప్రాచీన ప్రవణే వైశ్వదేవేన యజేత ప్రాచీన ప్రవణమున వైశ్వదేవయగము చేయవలెను. సాయం జుహోతి ప్రాత జుహోతి సాయంకాలమునందును ప్రాతకాలము నందును హోమము చేయవలెను. వసంతో బ్రాహ్మణోగ్ని నాదధిత బ్రాహ్మణుడు వసంతమునందు అగ్న్యాధానము చేయవలెను ఇత్యాది శాస్త్రములు పేర్కొనిన వసంత ప్రాతకాలాది కాలములును అశ్వపదాది దేశములు కూడా ఫలమునకు అసాధారణ కారణము అని అంగీకరింపవలెను. ఆశంక యథాదర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సు పరివ దదృశే తథా గంధర్వలోకే ఛాయాతపయో రివ బ్రహ్మలోకే ఆత్మ నిర్మలమగు బుద్ధియందు అద్దములో కనబడినట్లు స్పష్టముగా కనబడును. పితృలోకమునందు స్వప్నమునందువలే అస్పష్టముగా కనబడును. గంధర్వలోకమున నీటి అందువలే ఇంకను అస్పష్టముగా కనబడును. బ్రహ్మలోకమున ఎండనీడలు వలె వివిక్త ముగ అతిస్పష్టముగా కనబడును. ఇహ చేద వేదిదథ సత్యమస్తి నచేది హావేది దథ మహతి వినశి ఈ లోకమునందు బ్రహ్మ సాక్షాత్కారమును పొందగలిగనచో ఈ మనుష్య జన్మకు సార్థకత్వమున్నది పొందజాలకపోయినచో గొప్ప వినాశనము కలుగును. ఇత్యాది శృతులు మనుష్యలోక బ్రహ్మలోకములే బ్రహ్మజ్ఞానమునకు తగు దేశములని చెప్పుచున్నవి. ఇట్లే 2:30 శ్రీవివేక చూడామణి పృణత్రేమపాకృత్య మనో మోక్షే నివేశయేత్ అనపాకృత్య మోక్షంతు సేవమానో ప్రజత్యధః. 3 రుణములను చెల్లించిన పెదప మనస్సును మోక్షమార్గమున నిలుపవలెను. వాటిని చెల్లింపకయే మోక్షమార్గమున ప్రవర్తించువాడు అధోగతిని పొందును. బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్ గృహాధ్వని భూత్వా ప్రవ్రజేత్ బ్రహ్మచర్యమును పూర్తి చేసుకుని గృహస్థుడు కావలెను. తరువాత వానప్రస్థుడై అటుపిమ్మట సన్యాసమును స్వీకరించవలెను. ఇత్యాది ప్రమాణములననుసరించి బ్రహ్మజ్ఞానమున కంతరంగమగు సన్యాసమునకు కూడా విహితమగు కాలమున్నది. కావున బ్రహ్మజ్ఞానమునకు కూడా దేశకాలాద్యపేక్ష ఉన్నదిగదా. సమాధానము ఇట్టి వాక్యములున్నమాట సత్యమే. అయినను చిత్తశుద్ధిలేని రాక్షసరాజగు విరోచనుడు బ్రహ్మలోకమునకు వెళ్లినను పరమగురువగు బ్రహ్మ నుండి అపదేశము పొందినను ఆత్మజ్ఞానమును పొందజాలకపోయెను. మరియు సంసారమేవ నిస్సారం దృష్ట్వా సారథి దృక్షయ ప్రత్యజంత్యకృతోద్వాహా పరం వైరాగ్యమాశ్రిత. సంసారము నిస్సారమని గ్రహించి కొందరు సారమును పరతత్వము చూడవలెనను అభిలాషతో వివాహము చేసుకొనక పరమవైరాగ్యవంతులై సమన్యసించుచున్నారు. యది వేతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ లేదా బ్రహ్మచర్యాశ్రమము నుండి ఏ సమన్యసించవచ్చును. గృహస్థాశ్రమము నుండి లేదా వానప్రస్థాశ్రమము నుండి సమన్యసింపవచ్చును. ఏ దినమున వైరాగ్యము కలుగునో ఆ దినమునందే సమన్యసింపవచ్చును ఇత్యాది ప్రమాణములననుసరించి మున్ముందు చెప్పనున్న వైరాగ్యాది సాధన చతుష్టయ సంపత్తి కలవానికి దేశకాలముల అపేక్ష లేదు అను అధికారి నిరూపణము. 81 ప్రాయముతో దేశకాలములు కేవలము సహకారులు ప్రక్కనుండి అపకరించినవి మాత్రమే అని చెప్పబడినది. కావుననే విద్వాన్ సంన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ సన్ అనువాక్యము /8 బ్రహ్మస్వరూపమున ఉండుట అనేడు మోక్షమునకు ప్రత్యక్ష సాధనమగు సమ్యదర్శన నిష్ట కొరకు మోక్షసాధనమును ఉపదేశించు గురువును ఆశ్రయించి అతడు ఉపదేశించిన విషయముపై మానసమును నిలుపుటకే వివేక వైరాగ్యములు హేతువులని చెప్పినది. ఇట్టి మన్మస్థైర్యము సమదమ అపరతి తితిక్షాశ్రద్ధలు లేనిచో లభింపదు. మోక్షేచ్ఛలేనిచో మోక్ష ప్రయత్నము సంభవింపదు. కావున లతో విముక్త్యా అను 8వ శ్లోకమున బ్రహ్మజిజ్ఞాసుకు సాధారణ హేతువులగు వివేక వైరాగ్య సమాధి షట్క ముముక్షుత్వములు సూచితములైనవి. తరతి శోకమాత్మవిత్ ఆత్మజ్ఞానవంతుడు శోకమును దాటును, జ్ఞానార్థం న గురుమేవాభిగచ్చేత్ ఇత్యాది శృత్యనుసారముగ శోకము అను నామాంతరముగల బంధమును నశింపచేయగలిగిన సమ్యగ్ జ్ఞానము లభింపవలెనన్నచో సద్గురువు ఉపదేశించిన విషయమును మననము చేయుట తప్ప మరియే సాధనమును లేద విషయముగూడా ఈ శ్లోకమున సూచితమైనది. అస్యాం అనగా సిద్ధియందు అని అర్థము. అతో విచారః కర్తవ్యః జిజ్ఞాసురాత్మవస్తున సమాసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమం. 15. అతః ఈ కారణము వలన దయాసింధుం దయాసముద్రుడును బ్రహ్మవిదుత్తమం బ్రహ్మవేత్తలలో గొప్పవాడును అగు గురు గురువును సమాసాద్య పొంది జిజ్ఞాసోహ బ్రహ్మను గూర్చి తెలిపి కోదరచిన సాధకునకు నిచేత ఆత్మవస్తునః ఆత్మవస్తువు యొక్క విచారం విచారము కర్తవ్య చేయదగనది. 32. శ్రీవివేక చూడామణి, అతః సర్వానర్థములను తొలగించు నిర్ణయమునకు హేతు వగుట వలన జిజ్ఞాసో ఆత్మను గూర్చి బాగుగా తెలుసుకొనవలెనని కోరు పురుషునకు ఆత్మవస్తు విచారము కర్తవ్యము. ఎట్లు చేయవలెనో ముందుగా ఏమి చేయవలెనో చెప్పుచున్నాడు. దయాసింధుం తాను గురువు కృతార్థుడగుటచే తనకు ప్రయోజనమేమీయూ లేకున్నను ఇతరులు కూడా దుహఖమును అనుభవింపకుందురుగాక అనెడు కరుణకు. జలములకు సముద్రమువలే నిలయభూతుడైన గురుం గురువును గుకారస్త్వంధకార శాతృశబ్దస్త నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అనగా అంధకారము, రునగా దానిని తొలగించువాడు. కావున అజ్ఞానాంధకారమును తొలగించువాడు గురువు అని గురుగీతలో చెప్పిన విధముగా స్వోపదేశములచే హృదయాంతర్గతమగు అజ్ఞానమనెడు అంధకారమును తొలగించువాడని యర్థము. అంధకారము ప్రపంచమును ఆవరించి అది మనకు కనబడకుండా చేసినట్లు అజ్ఞానము ఆత్మను ఆవరించి ఆ ఆత్మ స్పష్టముగా గోచరించుకుండునట్లు చేయుచున్నది. కావున అజ్ఞానమే అంధకారము, అందుచేతనే దానిని తమోహాసీత్ తమసగూళ్లమగ్రే ఇత్యాది శృతులు తమస్సు అని పేర్కొనినవి. బ్రహ్మవిదుత్తమం అనుపదము పూర్వోక్త విశేషణములు రెండింటికిని తగిన వ్యక్తిని బోధించుచున్నది. బ్రహ్మవిదనితి బ్రహ్మవిదః బ్రహ్మను తెలుసుకొనినవారు వారిలో ఉత్తముడు అనగా స్థితప్రజ్ఞుడు. ఈ విషయమున శృతులను పూర్వము ఉదాహ అతనిని సమీపించుట ఎనగా తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వః ప్రశ్రయసేవనే అని ముంతుందు చెప్పబోవు రీతిగను తద్విద్ధి ప్రణిపతేన పరిప్రశ్నేన సేవయ తగిన గురువునకు నమస్కరించి ప్రశ్నించి ఆయన సేవ చేసి ఆత్మతత్వమును గూర్చి తెలుసుకొనుము అని భగవద్గీతలో చెప్పిన విధమున ఆ గురువును రించినాము. అధికారి నిరూపణము 83. తనకు అభిముఖునిగా చేసుకొనుటయ్యని అర్థము. ఈ విధముగా లతో విముక్రయ్ ఇత్యాదిష్టమ శ్లోకార్థము ఇన్ని 7 శ్లోకములచే విశదీకరింపబడినది. అవ అధికారిణమాసస్తే ఫలసిద్ధిర్విశేషతను శ్లోకములో పేర్కొనిన అధికారిని గూర్చి విపులముగా చెప్పుచున్నాడు. మేధావీ పురుషో విద్వానుహాపోహ విచక్షణ అధికార్యాత్మ విద్యాయ ముత్తలక్షణలక్షిత. 16. మేధావి మేధావంతురును, విద్వాన్ విద్వాంసుడును, ఊహాపోహ విచక్షణ ఊహాపోహలయందు నేర్పుగలవాడును, ఉక్త లక్షణ లక్షిత చెప్పబడిన లక్షణములతో కూడినవాడును అగు పురుష పురుషుడు. ఆత్మవిద్యాయాం ఆత్మవిద్యయందు అధికారి అధికారము కలవారు. మేధా అస్య అస్థితి మేధావి అను విగ్రహముచే మేధావి అనగా మేధ కలవాడు అని యర్థము. మేధ అనగా వినిన విషయమును బుద్ధిలో ధరింపగలిగిన శక్తి. ధిర్ధారణావతి మేధ అని నిఘంటవు. విద్వాన్ అనగా కావ్యకోశ వ్యాకరణములను చదివిన ఊహాపోహ విచక్షణ అనుటచే తర్కమీమాంసలలో వాడు. న్యాయశాస్త్ర బాగుగా ప్రవేశము కల్గియుండవలెనని సూచింపబడుచున్నది అనగా పదవాక్య ప్రమాణజ్ఞుడు, వ్యాకరణమీమాంస పండితుడు అని యర్థము. ఉక్త లక్షణలక్షి ఈ 8వ శ్లోకము మొదలు 15వ శ్లోకము వరకును సంక్షేప విస్తారములచే సూచిత మగు వివేకము, వైరాగ్యము, సమాధి షట్కము, ముముక్షుత్వము అనేడు సాధంచతుష్టయముతో కూడినవాడు. ఆత్మవిద్యాయం అధికారి ఆత్మవిద్యా ఫలమగు మోక్షమును అనుభవించు అర్హత కలవాడు. శ్రీవివేక 8 శ్రీవివేక చూడామణి అవ పూర్వోక్తములగు లక్షణములను క్రోడీకరించి స్పష్టముగ తెలియటకై వివరించుచున్నాడు. లేదా జిజ్ఞాసత్వమనేడు సాధకున కుండవలసిన లక్షణము చెప్పబడినది. అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసో రాగ్మవస్తునః అనుశ్లోకమున మేధావిత్వాది విశేషణ విశిష్టుడగు జిజ్ఞాసువే ఆత్మవిద్యాఫలమును పొందగలవాడు. ఇప్పుడు జిజ్ఞాసేందు అధికారము కలవాడు ఎవరు అని ప్రశ్నించినచో 8వ శ్లోకములోని విద్వాన్ సమ్యస్త బాహ్యార్థ సుఖ స్పృహ సన్ ఉపదిష్టార్థ సమాహితాత పదముల చేతను, దశమ శ్లోకములోని ధీరేహ అను పదముచితను సూచితమగు సాధన చతుష్టయము ఎవ్వనికి ఉండునో అతడే అధికారి అని చెప్పుచున్నాడు. 34 వివేకినో విరక్తస్య సమాధిగుణశాలినః ముముక్షో రేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతామత. 17 వివేకినః వివేకము కలవాడును విరక్తస్యపై రాగ్యవంతుడును సమాధిగుణశాలినః సమాధిగుణములతో ఒప్పువాడును ముముక్షో రేవ మోషేచ్ఛకలవాడును అగు పురుషునకు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసాయోగ్యత బ్రహ్మజిజ్ఞాసచేయు అధికారము మత చెప్పబడినది. వివేకాదులు స్వరూపము మున్ముందు మూలముననే స్పష్టము కాగలదు. జ్ఞాతుమ్ని తెలుసుకొనుటకు ఇచ్ఛాకోరిక జిజ్ఞాస బ్రహ్మను తెలుసుకొనవలెననడు కోరిక జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస జిజ్ఞాన పదము జ్ఞా ధాతువునకు కోరుట అననర్థమున సన్ ప్రత్యయమును చేర్చుటచే ఏర్పడినది. సన్ప్రత్యార్థమైన ఇచ్ఛకు ఆత్మ సాక్షాత్కార పర్యంతమగు జ్ఞానము కర్మ. జిజ్ఞాసినగా బ్రహ్మ సాక్షాత్కార పరమావధికమగు జ్ఞానమును కోరుట. ఈ పదమునకు లక్షణచే విచారము అని యర్థము. లక్షణావృత్తిచే జిజ్ఞాస పదార్థమైన బోధితమగు విచారమునకు అఖండాకార వృత్తి ఎందు ప్రతిఫలించిన చైతన్యము ఫలము. ఇట్టి విచారము చేయుటకు పూర్వముగుడా సామాన్య రూపమున బ్రహ్మజ్ఞానము ఉండవచ్చును. అఖండాకార వృత్తి ప్రతిఫలిత చైతన్య రూప ఫలమును సంపాదింపవలేనన్నచోక్ కాని ఇట్టి 35 అధికారి నిరూపణము. దద్యాన్నవసరం కించిత్ కామాదీనాం మనగపి ఆసుప్తే రాముతేహ కాలం నయద్వేదాన చింతయ. కామాదులకే మాత్రమును అవకాశము ఇయ్యరాదు. నిద్రించువరకును మరణించువరకును గూడా కాలమును వేదాంతచినతో గడపవను అని చెప్పిన అవిచ్ఛిన్న వేదాంత విచారము ఆవశ్యకము. దేహాత్మజ్ఞానవజ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం. ఆత్మన్యేవ భవేద్యస్య స నేచ్ఛన్నపి ముచ్యతే. దేహమే ఆత్మేనడు జ్ఞానము వలె ఎవనికి దేహాత్మజ్ఞానమును బాధించు జ్ఞానము ఆత్మ విషయమున మాత్రమే కలుగునో అతడు ఇష్టము లేకున్నను మోక్షము పొందును అని చెప్పిన జ్ఞానమును కలిగింపగలిగినది అట్టి విచారమే. అవ ఇట్టి విచారమును కలిగించు ఇచ్చయు, అందుకు యోగ్యతయు వివేకాధిసాధనములు కలవానికి మాత్రమే కలుగును గాని ఇతరునకు కలుగదు అను వివకార సూచితమగు అర్థమును అన్వయముఖమునను వ్యతిరేకముఖమునను గూడా స్పష్టీకరించుచున్నాడు. 38